35 జీవులకు కొంత స్వాతంత్ర్యం ఉంది. రాముడు, గురుదేవ, మీరు చెప్పిన ప్రకారంగానే నేను భ్రాంతిలోకి లోనే ఈ మనస్సు యొక్క మోహంలో పడ్డా. ఎన్ని జన్మలుగానో ఆ మనస్సుకు లోబడి కర్మలు చేసుకుంటూ వస్తున్నాను. అంటే నేను పూర్తిగా మనస్సు యొక్క స్వాధీనంలో ఉన్నట్లేగదా? నేను పరాధీనుడ్జేగదా? దీనుద్దేగదా? ఈ మనస్సులో ఉన్న పూర్వవాసనలు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడవలసినవాడేగదా? ఇక ఈ జన్మలో నాకు స్వాతంత్ర్యం ఎక్కడ ఉంటుంది? అలాంటప్పుడు మీరు నన్ను పట్టుకుని పురుషకారం చెయ్యి, పురుషకారం చెయ్యి అని ప్రాణం తీస్తే నేనేమి చేయగలను? వశిష్ఠుడు, రామ, ఒక రహస్యాన్ని నువ్వు పట్టుకోలేకపోతున్నావు, చెప్తా విను. పూర్వజన్మ వల్ల ఈ జన్మలో కొన్ని ఫలితాలు నీకు వస్తాయి. ఆ ఫలితాల మీద నీకు స్వాతంత్ర్యం లేదు. అయితే ఆ ఫలితాలు కాకుండా రాబోయే జన్మలో నువ్వు ఏ ఫలితాలు అనుభవించాలని అనుకుంటున్నావో అలాంటి ఫలితాలకు అనుకూలమైన కర్మను చేసేందుకు ఈ జన్మలో నీకు స్వాతంత్ర్యం ఉంది. ఇదే శాస్త్ర రహస్యం. కనుక ఏ మానవుడు కూడా సత్కర్మ చేయటానికి నాకు స్వాతంత్ర్యం లేదు అనుకోకూడదు. ఇప్పుడు చేసే సత్కర్మ ఇప్పుడే ఫలితం ఇవ్వాలంటే కుదరకపోవచ్చు. దీనికి నీ వెనుకటి పాపఫలం అడ్డుపడవచ్చు. అంతేగాని రాబోయే సత్ఫలితం కోసం ఇవాళ నువ్వు సత్కర్మ చేయటానికి నీకు స్వాతంత్ర్యం లేకపోవటం అనే మాటలేదు. ఆయ్సర్వ్. 45. రామ, నీ వ్యక్తిగత విషయం దగ్గరికి వస్తే నువ్వు మంచి కుటుంబంలో పుట్టావు, విద్యావంతుల కుటుంబంలో పుట్టావు, ధనవంతుల కుటుంబంలో పుట్టావు. దీనిని బట్టి నీ యొక్క పూర్వకర్మ మంచి పనులు చేయటానికి అనుకూలంగా ఉందని అర్థం చేసుకోవాలి. నీ యొక్క పూర్వజన్మ వాసనలు కూడా, అంటే నీ పూర్వజన్మ కర్మ వల్ల నీ మనస్సులో ఏర్పడిన అభిరుచులు కూడా సత్కర్మకే అనుకూలంగా ఉన్నాయని మనం ఊహించాలి. అలాంటి పూర్వకర్మ దుష్టఫలితాలకే అడ్డుపడుతుంది కాని సత్ఫలితాలకు అడ్డుపడదు. ఇలాంటి అనుకూల జన్మలో ఉన్నప్పుడు కూడా సత్కర్మలు చేయటానికి స్వాతంత్ర్యం లేదు అనే సిద్ధాంతం చెప్పినట్లయితే ఈ కర్మలు చెయ్యాలి, ఆ కర్మలు చెయ్యాలి అని చెప్పే కర్మ బ్రహ్మశాస్త్రం ఉండే అదంతా వ్యర్థమైపోతుంది. అందుకే ఇందాక రాబోయే జన్మల ఫలం కోసం ఈ జన్మలో కర్మ చేసే స్వాతంత్ర్యం నీకు ఉంటుందని చెప్పాను. నీ పూర్వజన్మ వాసనంతా సత్కర్మలకు అనుకూలంగా ఉందని గ్రహించాం గదా అని ఇహ చేతులు ముడుచుకొని కూర్చుంటే రాబోయే జన్మలో సత్ఫలితాలు వస్తాయా? ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఒంట్లో ఓపిక ఉంది, అయినా అన్నం వండుకోకుండా కూర్చుంటే ఆకలి తీరుతుందా? అలాగే నీకు అనుకూల పూర్వవాసన ఉన్నా సరే ఉత్తమ పురుష ప్రయత్నం చేసే తీరవలసిందే అని చెప్పాను.